The boss is back, get ready. For Deadly Dance, get ready. రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయన చొక్కా బొత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుంది మనసే రైలు పట్టాలు నీ మాటలే ముత్యాలు పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు నీ చేతులే మ్యాగ్నెట్లు నీ వేళ్ళు వీణ మెట్లు నువ్వు తాకుతుంటే రక్తం అంత రాగాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఘల్ ఘల్ మంటాయి నా చిట్టి పట్టీలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా జల్లో ఏ పోలో గ్రేసు హే మై డియర్ బాసు నువ్వు మాసు ప్లస్ క్లాసు నీ స్టైల్ చూస్తే సింహమైన నీతో దిగదా సెల్ఫీలు మిస్ యూనివర్స్ లాంటి నీ ఫీచర్స్ చూస్తూ ఉంటే రెచ్చిపోతాయి గుండెలో నా గుర్రాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బొత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుంది మనసే రైలు పట్టాలు తీరానా సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను